రోబోలు పుస్తకం 12వ భాగం. ఎంతోమంది చేసే ఇలాంటి చిన్న చిన్న పనులు రోజు చేయాలంటే తెగ బోరు కొడుతుంది. అలాంటి పనులు చేసే వారికి జీవితాలు దుర్భరంగా అనిపిస్తాయి. వారి శక్తి సామర్థ్యాలు కొడుగట్టుకుపోతున్నాయి అనిపిస్తుంది. ఇంతవరకు మనకు తెలిసిన అత్యంత సంక్లిష్టమైన యంత్రాల కన్నా అద్భుతమైన రోబోలని నేడు మనం రూపొందిస్తున్నాం. ఇంతవరకు మనుషులు మాత్రమే చేసే కొన్ని పనులు ఇవి చేయగలవు. మనిషి అసమాన మానసిక శక్తులు అక్కర్లేనంత సామాన్యమైన పనులవి. ఈ రోబోలు యంత్రాల కన్నా తెలివైనవే, అయినా ప్రస్తుతానికి అత్యంత సరళమైన పనులే చేయగలవు. ఇలాంటి సరళమైన పనులు చేస్తూ మనుషులు తమ కాలం వృధా చేసుకోకూడదు. మరి అలాంటప్పుడు ఆ పనులని రోబోలనే చేయనివ్వచ్చుగా. అలాంటి పనులని రోబోలకు విడిచిపెట్టి మనుషులు మరింత విలువైన పనులు చేసుకుంటే మేలు కదా. ఏ కొత్త ఆవిష్కరణ జరిగినా కొందరి ఉద్యోగాలు పోతాయి. వాహనాలు వాడుకలోకి వచ్చిన నాటి నుండి గుర్రాలకు సంబంధించిన ఉద్యోగాలు ఎన్నో క్రమంగా మాయమైపోయాయి. గుర్రపు శాలల సంఖ్య తగ్గిపోయింది. గుర్రపు బగ్గీలు చేసే పరిశ్రమలు మూతపడ్డాయి. కొరడాలు, గుర్రపు నాడాలు అరుదైపోయాయి. కానీ మరోపక్క వాహనాల పరిశ్రమ వల్ల ఏర్పడిన ఉద్యోగాల సంఖ్య గమనించాలి. కార్ల రిపేర్ షాపులు, మెకానిక్లు, టైర్ల పరిశ్రమలు, రోడ్డు నిర్మాణాలు, చమురు కోసం తవ్వకాలు, వాహనాల ఆవిర్భావం వల్ల కోల్పోయిన ఉద్యోగాల కన్నా ఏర్పడిన ఉద్యోగాలు 100 రెట్లు ఎక్కువ. రోబోల విషయంలో కూడా అంతే జరుగుతుంది. అసెంబ్లీ మార్గపు ఉద్యోగాలు ఎన్నో మాయమవుతాయి. కానీ రోబోల రూపకల్పనకు సంబంధించిన ఉద్యోగాలు, వాటి విడిభాగాల నిర్మాణానికి సంబంధించిన ఉద్యోగాలు, ఆ విడిభాగాలను కూర్చే ఉద్యోగాలు, పాడైన రోబోలని రిపేర్ చేసే ఉద్యోగాలు, ఒక్కటేమిటి, రోబోల చుట్టూ ఒక విశాల పరిశ్రమే వెలివిరుస్తుంది. పోయిన ఉద్యోగాలు అంత గొప్ప ఉద్యోగాలు ఏమీ కావు. రోబోలు కూడా చేయగల సర్వసామాన్యమైన పనులవి. కొత్త ఉద్యోగాలు మేధో వికాసాన్ని పెంపొందించే మరింత మేలైన ఉద్యోగాలు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. 25 ఏళ్ళుగా అసెంబ్లింగ్ మార్గంలో పనిచేసే మనిషిని ఒక్కసారిగా ఆ ఉద్యోగాన్ని మానేసి రోబోల నిర్మాణంలో పనికి దిగమని చెప్పలేం. రోబోలతో పనిచేయాలంటే ప్రత్యేక శిక్షణ కావాలి. అసెంబ్లీ మార్గంలో పనిచేసే వ్యక్తికి అలాంటి శిక్షణ ఉండదు. అలా ఉద్యోగాలు మారటం అంటూ జరిగితే పాత ఉద్యోగాలు చేసేవారికి తగిన పునఃశిక్షణ కార్యక్రమాలు, పునర్విద్యా కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ కొత్త రకపు ఉద్యోగాలలో కాస్త సరళమైన ఉద్యోగాలు చేయడానికి కూడా అలాంటి అదనపు శిక్షణ కావాలి. ఆ శిక్షణకి ఎంతో వ్యయం అవుతుంది, కానీ అది తప్పదు. వయోవృద్ధులకి జీవితమంతా యాంత్రికంగా ఒకే పనిని చేస్తూ వచ్చి విసిగిపోయిన వారు మొదలైన వారికి కూడా ఇలాంటి పునర్విద్యా కార్యక్రమాలు మేలు చేస్తాయి. ఇలాంటి వారు కూడా చేయడానికి వీలుగా తగిన ఉద్యోగాలను వెతకడం అవసరం. కొంతకాలం పోయాక అన్నీ సర్దుకుంటాయి. భవిష్యత్తులో బడులకు వెళ్ళే పిల్లలు కంప్యూటర్ల గురించి రోబోల బడిలో ఎన్నో నేర్చుకుంటారు. వాళ్ళు ఎదిగి ఈ కొత్త ఉద్యోగాలలో తేలికగా ఇమిడిపోతారు. పాత ఉద్యోగాల జోలికి వీళ్ళు పోను కూడా పోరు. బోరు కొట్టే పాత ఉద్యోగాలు, ప్రమాదకరమైన పనులు మొదలైనవన్నీ రోబోల్నే చేయనిచ్చి వీళ్ళు కొత్త ఉద్యోగాలలో సంతోషంగా పనిచేస్తారు. ఏది ఏమైనా అటు ఇటు కానీ సంధి దశ కొంతకాలం ఉంటుంది. పాత ఉద్యోగాలలో ఇంకా ఎంతోమంది ఉన్న వర్తమానానికి, అందరూ కొత్త రకం ఉద్యోగాలే చేసే భవిష్యత్తుకి మధ్య వచ్చే ఒక యుగ సంధి అన్నమాట. ప్రపంచ పౌరులంతా ఈ సంధికాలంలో ఓర్పుతో వ్యవహరిస్తూ ఈ దశ వీలైనంత సాఫీగా సాగిపోయేలా నడుచుకోవాలి. మనం ఎదుర్కోవాల్సిన మరో సమస్య కూడా ఉంది.